పరలోక బంధం దేవుడు పరిశుద్ధుడైన తన ప్రజల మధ్యలో నివసించడానికి కోరుకుంటాడు. ఆయన పరలోకంలో ఉన్నవాడు, పరలోకంలో దూతగణం ఆయనకి స్తుతులు పాడుతుంటుంది. నిరంతరము స్తుతించబడే పరమ తండ్రి భూమి మీద తన ప్రజల మధ్యలో నివసించడం కోరుకోవటం అంటే ఆశ్చర్యకరమైన సంగతి. అందువల్ల వాస్తవంగా ఏం జరిగిందంటే, తన నిబంధన సంబంధమైన ప్రజలు వీళ్ళు, దేవునికి వారికి నిబంధన జరిగింది. ఈ నిబంధన బాంధవ్యమును బట్టి వారి మధ్యలో నివసించడానికి ఆయన కోరుకున్నవాడై మోషే ద్వారా నిబంధన పలకలు ఇచ్చినప్పుడు మోషేనిక కొండ మీద నిలబెట్టుకొని తనకు కట్టవలసిన ఒక నివాసాన్ని గురించి సందేశం ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రము దానికి సంబంధించిన పదార్థాలు తీసుకున్న తర్వాత వెంటనే దిగొచ్చే కార్యక్రమం కాకుండా పరమందేవుడు కొండ మీదనే ఏం చేశాడు అంటే ఒక నమూనా చూపించాడు. చూసావు కదా మోషే, ఈ నమూనా ఇదొక డేరా. ఈ డేరా లాంటి డేరా మీ మధ్యలో నాకు కావాలా అని డేరా చూపించాడు. రంగులు చూపించాడు, కొలతలు చూపించాడు, లోపల ఉండే వస్తువులు చూపించాడు అని సంపూర్ణంగా చూపించాడు. ఇలాంటిది నాకు నాకు మీ మధ్యలో ఏర్పాటు చేస్తే మీ మధ్యలో నేను కూడా నివాసం చేస్తా అనే ఒక నిబంధన సంబంధమైన ఏర్పాటు దేవుడు కోరుకున్నాడు. నిర్గమ కారణం 25:8 ఇలా రాబడింది. నిర్గమ కారణం 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అది నేను కనపరిచే విధంగా దాని రూపం ఉండాలి, దాని ఉన్న లోపల ఉండే పరికరాల రూపం కూడా ఉండాలి అని చెప్పేసి నేను మీ మధ్యలో నివాసం చేయడానికి కోరుకుంది. మీరు డేరాల్లో నివాసం చేస్తున్నారు కాబట్టి నాకు బిల్డింగ్ కట్టమని నేను కోరటం లేదు. మీ మధ్యలో నేను నివసించేటట్టుగా నాకు కూడా ఒక గుడారం వేయండి, డేరా వేయండి. అయితే ఒక మాట, నేను కొండ మీద చూపెడుతున్నానే ఈ టైపుగా ఈ టైపుగానే ఉండాలి, అది ఇంక వేరే రకంలో ఉంటుంది. కాబట్టి దేవుడు దేనిలో నివాసం చేస్తాడో దానికి సంబంధించిన ఆకారాలు చూపెడతాడు, దాని లోపలుండే వస్తువులు చూపెడతాడు, దానికి ఉండవలసిన రంగులు చూపెడతాడు, దానికి ఉండవలసిన కొలతలంతా చూపెడతాడు. ఆ కొలత పరిమాణాల ప్రకారం, ఆ రంగుల ప్రకారం, ఆ కొలతల ప్రకారం, ఆ ఇద్దరు ప్రకారం సంపూర్ణంగా బయట కూడా ఇద్దరు వచ్చిన వేస్తే అలాగుంటారు. మోషే కొండ మీద చూసిన దళ అలాగుండాల్సిన అవసరం ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన ప్రజల మధ్య నివసించి కోరినప్పుడు ఆయన ధ్యానంలోనే నివాసం చేయడానికి ఇష్టపడ్డే కానీ నాకు బిల్డింగ్ కట్టండి, దానికి దేవదార మార్మైన ఒక మందిరం నిర్మాణం చేయండి అని అడగారు. యాత్రికులు వాగ్దాన దేశానికి నడిచి వెళ్ళిపోతున్నవారు, ఇంకా స్వతంత్రించుకోవాల. అయితే మరి బానిస జీవితంలో దేశంలో నుంచి విడిపించబడిన వారు అన్నారు. మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా వారిని జయించడానికి దేవుడు వారి శక్తిని అనుగ్రహించేశాడు. కార్యక్రమం కొనసాగుతుంది. నేను నీకు కనపరిచి మాదిరి చొప్పున కొండ మీద చూపిస్తున్నా నీకు. కొండ మీద నువ్వు దగ్గర దగ్గరకు వచ్చావు, నాకు కావలసిన గుడారం ఇలాగుండాలి మోషే అని చెప్పాడు. మోషే కింద దిగొచ్చాడు, గుడారం అమర్చడానికి పూనుకున్నాడు. పూనుకున్నప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టలేదాన్ని. ఎబ్రి 5వ అధ్యాయంలో మళ్ళీ కొండ మీద చూపించిన మాదిరి చూపు నా గుడారం వేయమని కోరుకుంటాడు. చదువుతాం ఎబ్రి 5వ అధ్యాయం 8వ వచనం. అది నేను చూడాలి. 8:5 క్షమించండి, తప్పు చెప్పాను. 8:5 రైట్. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపింపబడిన మాదిరి చెప్పున సమస్తముడు చెట్టుకు జాగ్రత్త పడము. కొండ మీద చూపించిన మాదిరి సమస్తం అలాగే ఉండాలి అని చెప్పాడు. కాబట్టి బర్మన్ దేవుడు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దానికి ఒక సూచన చూపించి తెలియజేస్తుంటాడు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనంలో కొండ మీద నీకు చూపించిన మాదిరి చూపున సమస్తం అలాగే ఉండాలా అని అన్నారు. వ్యత్యాసాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. వ్యత్యాసం అంత అంటే వేరేది కానీ అదిగా. కాబట్టి ఈ రోజున బోధ మాట్లాడినా వ్యత్యాసం ఉందంటే అసలు కాదు, ఇది వేరేది అన్నమాట. అలాగే బోధ అయినా వ్యత్యాసం అలాంటిదే, విశ్వాసమైన అలాంటిదే, ఆచరణ అయినా అలాంటిదే, కట్టుబాటు అనేది ఏదైనా ఉంది. ఒరిజినల్గా కాకపోతే నేను మీకు అనేకసార్లు చెప్పినట్టు అపవాది దేవుని నమూనాలకు డూప్లికేట్ చేయటం అనేది అపవాదకు అలవాటు. మార్కెట్లోకి అది వచ్చింది అనుకో, వెంటనే డూప్లికేట్ తయారు చేసి మార్కెట్ దుస్పీడికి పంపించేస్తుంటారు. కాబట్టి అపవాదం చేసే కార్యక్రమం ఇది. పరమదేవుడు ఏం చేశాడు అంటే కొండ మీద మాత్రం చూపించాడు. మోషే గుడారం అమర్చిపోయేటాడు. అచ్చేటప్పుడు జాగ్రత్త మోషే, కొండ మీద చూపించిన మాదిరి చూపునే సమస్యలు చేయి, వ్యత్యాసాన్ని అంగీకరించే పరిస్థితి లేదు అని మాత్రం క్లియర్ చేసేసాడు. అందువలన ఆ గుడారము కృష్ణుడు సంఘానికి సూచనగా ఉన్న గుడారం. అది ఆ గుడారము ఇస్రాయేల్ మధ్యలో దేవుడు నివసించడానికి ఉద్దేశించబడిన గుడారం. ఈ రోజున దేవుడు మన మధ్యలో నివసించడానికి కూడా ఒక గుడారం గురించి ఆలోచన చేశాడు. ముందుగానే ఆలోచన చేసి మాట్లాడాడు, నేను వారి మధ్యలో నివసిస్తాను అనేది ఒక విశేషం గాఢమైన కోరిక. కీర్తనలో 132వ కీర్తనలో 13-14 వచనం చదువుతాం. 132వ కీర్తన 13-14 చదువుదాం ఒకసారి. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు. అది కొంచెం వచ్చిన వాడు నివాస స్థలంగా అని కోరుకుంటాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. ఇక్కడనే నేను నివాసించాను, ఇక్కడే నివాసం చేస్తానే. కాబట్టి దేవుడు సియోనుడు అని కోరుకున్నది. ఈ సియోను కొత్తని వద్ద సంబంధమైంది. అంటే దావీదు సంతతి వాడైన కృష్ణుడు యొక్క అధికారం ఎక్కడ చలామణవుతుంటుందో పరిపూర్ణంగా అక్కడ దేవుడు నివసించడానికి కోరుకుంటాడు. దేవుడు ఎక్కడంటే అక్కడ నివాసం చేయడు. అసలు వాస్తవానికి ఆ మాటకు వస్తే హస్తకృతుల ఆలయంలో నివాసం చేయమే చేయడు. అపోజిట్ గారి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను, చదువుతాం. అపోజిట్ గారిలో 17:24 జగత్తును అందరు సమస్తము నిర్మించిన దేవుడు ఆకాశం భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివాసం రూల్డ్ అవుట్, అది తీసేసి పడేశాడు. హస్తకృతమైన ఆలయాన్ని రూల్ అవుట్ చేసేసాడు, అవసరం లేదు అన్నాడు. హస్తకృతమైన ఆలయం నివాసం చేయాలి. దాన్ని నివాసం చేయాలి అంటే హస్తకృతం కానిది ఘనమైన మరి ఘనమైనది ఈ ప్రకృతి సంబంధమైన కారణంతో కావాలి. అది ప్రకృతి సమాచారం. హెబ్రీలకు హస్తకృతం ఈ సంబంధంలో శిష్య సంబంధం కానిది మరి ఘనమైన గుడారంలో ప్రవేశించాడు. ప్రభువైన యేసుని మాటలు చదువుదాం. ప్రభువైన యేసు ప్రధాన యాజకుడిగా వచ్చి హస్తకృతం కానిది మరి ఘనమైనది అయినా గుడారంలో ప్రవేశించి చదివేసి అయినా అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై రాబో మేళల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది ఘనమైనది పరిపూర్ణమైన గుడారం ద్వారా అని సమాచారం. ఈ గుడారం కాదు, వేరే గుడారం. ఈ సృష్టి సంబంధమైన గుడారం కాదు. కాబట్టి ఇప్పుడు గుడారం ఏం గుడారము? ఈ సృష్టి సంబంధమైన గుడారం. ఇస్రాయేల్ మధ్యలో దేవుడు కోరుకున్న గుడారము ఈ సృష్టికి సంబంధించిన గుడారం. హస్తకృతమైన గుడారం. కాబట్టి దేవుడు క్రీస్తు ముందు కోరుకున్నది ఈ సృష్టి సంబంధం కానిది, హస్తకృతం కాని గుడారం. దాంట్లో క్రీస్తు పోయి యాజకత్వం చేస్తుంది పరిస్థితి ఇది. అందువలన దేవుడు ఏం చేశాడు అంటే తన కొరకు ఒక గుడారం పోవాలని కోరుకున్నాడు. పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ అరణ్యంలో గుడారాలు వేసుకొని జీవితం కొనసాగించే దినాల్లో మరి మీ మధ్యలో నాకు కూడా ఒక గుడారం వేయండి అన్నాడు. నాకు కూడా మీరు వేసే గుడారం, మీ సొంత గుడారం లాంటి గుడారం నాకు అక్కర్లేదు, నేను చూపిస్తాను నా గుడారం ఎలా గుడ్డాలో అది. మోసే తీసుకెళ్ళి ఒకట మీద నీట్గా చూపించి మోసే ఇది ఇలాగనే కోరుకున్న గుడారం ఎలా ఉంది అన్నారు. దాని లోపల ఉన్న ఉపకరణాలు ఎలాగున్నాయి చూసావు కదా. నీ వెళ్ళిన తర్వాత భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీ ప్రజలతో నివసించేటప్పుడు నేను చూపించిన గుడారం జాగ్రత్తగా వేయి, అక్కడ నేను నివాసం చేస్తాను. అయితే క్రీస్తునందు అది కాదు ఏర్పాటు. క్రీస్తునందుకు ఏర్పాటు చేసే గుడారం ఏ గుడారం అంటే క్రీస్తు సంఘమనే గుడారం. సంఘమనే గుడారం దానికి దీనికి వ్యత్యాసం ఉంది అన్నమాట. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం నుండి రాబడింది, శీఘ్రంగా ఎదుగుంటారని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో గుడారం దేవుని మందిరంలో అనగా దేవుని సంఘం అని సంఘం మన గుడారం అంటే ఏంటన్నమాట సంఘం అనమాట. కృష్ణుడు సంఘం అనమాట. కృష్ణుడు సంఘం ఎలాగుండాలి? ఎలాగుండా దమ్మలో చూపించాడు, అలాగే కట్టాలి, కట్టడం అనకాలే కట్టబడాలి అని అవసరం ఉంది. దానికి తగినట్టుగా జీవితాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితి అది. నేను నీకు చూపించే మాదిరి చూపిన సమస్తం ధ్యానం పోసే అని గుడారం అమర్చిపోయిన కూడా అదే అని చేస్తాను. కానీ మోసే ఏం చేశాడు అంటే దేవుడు తన కనుపరిచిన రూపంలో చేయటానికి ఇంటికి దిగొచ్చి బెసలేరు అనే ఒక అతన్ని దాని పని మీద అధికారిగా అపాయింట్ చేసుకొని ప్రజలు చెప్పేశారు. దేవుని మనం మనం గుణాలు కట్టబోతున్నాం. మీ దగ్గర ఎవరి దగ్గర పనికొచ్చే వస్తువులు ఉంటాయని నిశ్చయించబడే మనం. కాబట్టి 35వ అధ్యాయం మీ సమాచారం జరిగింది. నిర్గమకాండం 35వ అధ్యాయంలో గొడవ రమర్చిపోయినప్పుడు మోషే చేసిన కార్యక్రమం ఎలా రాబడింది చదువుతాం. అది నిర్గమకాండం 35వ అధ్యాయం చదువుతాను ఒకసారి. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగుచేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా, ఆరు దినములు పని చేయవలెను, ఏడో దినమున మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో పని చేయ ప్రతి వాడును మరణశిక్ష నందును, విశ్రాంతి దినమున మీరు మీ ఇంట్లో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పారు. మరి మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును చెప్పలేను. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్ర ప్రదీపమును, తైలము, అభిషేకమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, యహోదుకును, పథకమునకును, లేత పచ్చలును, చెప్పు రత్నములను తీసుకుని రావాలను. జనాన్ని భోగేశాడు. జనాన్ని భోగేసి దేవుని గుడాలకు కట్టాలి. పరమదేవుడు ఆజ్ఞాపించాడు. గుడారం కట్టడానికి అవసరమైన వస్తువులు మీరు ఎవరి దగ్గర ఏమన్నా తీసుకొచ్చేయండి అన్నాడు. ఇళ్ళకే ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. బంగారం ఉన్నవాళ్ళు బంగారము, వెండి ఉన్నవాళ్ళు వెండి, ఏ వస్తువు ఏముంటే ఏది వాళ్ళకు మందిరానికి పనికి వస్తుందో తీసుకొచ్చి పడేస్తా ఉన్నారు. ఎంతవరకు పడేశారు అంటే అటుకులు తెస్తున్నారు పని జరుగుతుంది, తెస్తున్నారు పని జరుగుతుంది, పని పని అయిపోయిందాకే పని చేస్తుంది. ఇంకా తెస్తూనే ఉన్నారు, పని అయిపోయింది, అరే రాకపోయింది రాకపోయింది రాకపోయింది అని మోషన్ కట్టడానికి ఇది 15 రోజులు దేవుని మందిరం కట్టడం జరిగింది. అది గుడాలో ఏర్పాటు దేవునికి నివాస స్థలం కట్టడంలో స్వేచ్ఛార్పణ అండు స్వేచ్ఛార్పణ తీసుకొచ్చి బంగారం ఉన్నవాడు బంగారం స్వేచ్ఛగా అర్పించడం, సముద్రవచ్చులు, తుమ్మకర్ర, వగార ప్రదీపములు, దూపులు, దానికి కావాల్సినవి అన్నీ దాని దగ్గర ఏ వస్తువు దేనికి పనికి వస్తుందో దాన్ని తీసుకొచ్చి పడేసి ఇది పనికి వచ్చింది దేవుని మంత్రం పడేసి విస్తారంగా తీసుకొచ్చి పడేశారు. మోషే చెప్పాడు ఆ పండుగ బాబు సరిపోద్దని మాట్లాడు చాలు ఇక చాలు ఇక మధ్య అక్కడే ఏదైనా కార్యక్రమం మనం మాట్లాడే కార్యక్రమం. 35వ అధ్యాయం ఎవరన్నా మనం ఇప్పుడు నిజమా కారణం చదివేసినా మరియు 10వచనం కదా వచ్చిన మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కర్ణపీఠము, కప్పుతెర బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపస్తంభములు, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీఠ ఆవరణము, తెర మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ ఏర్పడవద్దు వాడమన్నంతటను ఆ మాట చాటించది. ఆ పని అంతయు చేయనట్టు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది చాలింది అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చటం మాది. తీసుకొని రావడం మానేసే కాడకు వచ్చింది మరి తెచ్చి అయిపోయింది ఎక్కువ సరిపోదు మరి అయిపోయి ముగించి లేకుండా మానే అనే కాడికి వస్తువులు తీసుకొచ్చి పడేసాడు దేవుడు మరి గుడాల నిర్మాణం కొరకు. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఏం చేశారు అంటే గుడాల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. సంకల్పం ప్రకారం దేవుని రెండో ప్రోగ్రాం ఏమంటే వారి మధ్యలో నివాసం చేయటం అనే ఒక కార్యక్రమం. ఇక్కడ దేవుని నివాసం ఇక్కడ సన్నిధిలో దూపవేసే కార్యక్రమం దూపవేదిక ఇక్కడ సమకూలం బ్రతకడానికి ఏర్పాటైన దీపస్తంభం ఇక్కడ సముఖపు రొట్టెల బల్ల లోనికి ప్రవేశించడానికి తెర తెరకు ముందు ఒక గంగాళం నీళ్ళ తొట్టే గంగాళం దానికి ముందు ఒక ఎత్తడి బలిపీఠం ఏర్పాట్లు బర్మన్ దేవుడు ఉద్దేశించాడు. తనకు తన గుడారం అంటే ఇది అన్నమాట తన డేరా. ఆయన నివాసం చేసేది అతి పరిశుద్ధ స్థలంలో. ఈ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నివాసం చేస్తే ఆయన యాజకుడు పరిశుద్ధ స్థలంలో జీవితం గడుపుతుంటారు. దేవుడు అతి పరిశుద్ధుడు, తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే ఒక నియమం కలిగిన వాడు అన్నాడు. ఈయన ఏమని చొప్పున ఏం జరుగుతుందంటే ఇది కేవలము క్రీస్తు సంఘానికి సూచనగా చెప్పబడిన సమాచారం. క్రీస్తు సంఘం ఇది క్రీస్తు బలిని సూచించే బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఇన్నసెంట్ వ్యక్తి మోదింపబడతాడు చేయబడతాడు కార్యక్రమం. నిర్దోషం నిష్కళంకమైన ఒక పశువు వధింపబడిన తర్వాత ఆ పశువు రక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. పరిశుద్ధ ఇది క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం ఇది. కాబట్టి ఇక్కడ దీని అందరు విశ్వాసం చేత వచ్చిన మనుషులు రక్తం తీసుకొని గంగాళం దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని రక్తంతో మందిరంలో ప్రవేశిస్తారు. మందిరంలో ప్రవేశించేవాడు యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఈ మందిరంలో ఈ దీపస్తంభం కాంతిలో వాళ్ళు నివాసం చేసే కార్యం జరిగిస్తారు. దీపకాంతి, ఈ దీపకాంతి పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నవాడు వాస్తవది. దీన్ని కృత్రి మందులో పోస్తుల బోధకు సూచనగా చెప్పబడింది. పోస్తుల బోధకు సూచన వచ్చేవాళ్ళు యాజకులు. ఇది సముఖ బ్రొట్టుల వల్ల ప్రభురాత్రి భోజనానికి సూచన. ఇది ధూపవేదిక ప్రార్థన సమయానికి ప్రార్థన కార్యక్రమాలను సూచన. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే యాజకులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందున ఎడ తక్కువ ఉండేది అని చెప్పిన సమాచారం. క్లుప్తం చెప్పేసే సమాచారం. కొత్త మందిలో చెప్పిన సంగతులన్నీ ఒకటే గుడారులో చెప్పిన సమాచారం. ఇది అపోస్తుల బోధకు సూచన, ఇది సహవాసానికి సూచన, ఇది రొట్టె విరచడానికి సూచన, ఇది ప్రార్థన చేయడానికి సూచన. కాబట్టి క్రొత్త నిబంధనలో పరిశుద్ధులకు ప్రారంభ దినాల్లో ఏ కార్యక్రమం జరిగిందో, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మనుషులకు దేవుడు చూపించిన విశేషమైన కార్యక్రమం ఇది. ఇత్తడి బలిపీఠం, ఇత్తడి బలిపీఠం మీద నిర్దోషమైన పశువు వధింపబడుతుంది. దాని రక్తము వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం. బటిం బలిపీఠం మీద ప్రోక్షించడానికి ఉద్దేశించబడిన రక్తం అది, ప్రాయశ్చిత్త రక్తం అన్నమాట. దాని సూచనగా ఇక్కడ ఒక గొర్రెపిల్ల లేదా మేకపిల్ల ఒక పశువు వధింపబడుతుంది. ఈ వధింపబడిన ఈ పశువు క్రీస్తు ప్రభుని సూచించడానికి వధింపబడిన అన్నమాట. వధింపబడిన గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రెపిల్ల అనే పదం ఉపయోగిస్తున్న ప్రత్యేకించి క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండటచ్చు. వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల అది కాదు, దాని సూచన. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు ఒకరి సమాచారం మాట్లాడేశారు. గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకు సూచనగా బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఒక నిర్దోషం నిష్కళంకమైన ఒక పశువు వధింపబడ్డం. ఆ వధింపబడిన ఆ పశువు యొక్క రక్తము విమోచన కొరకు ఉద్దేశించబడింది. మనమైతే ఈ రోజున కృష్ణ ప్రభు యొక్క బలియాగమందు విశ్వాసం ఉంచి అది నీ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే పాపం విషయమే చనిపోయి ఇక్కడ విశ్వాసం అంటే అర్థం దానికి సంబంధించి నీకు విశ్వాసం ఉంటే పాపం విషయమే చనిపోవాలి. ఇక్కడ సమాచారం, నువ్వు పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్టుగా తీర్మానం జరగాల. అప్పుడు ప్రాచీన పురుషుడు అక్కడ బాప్తిస్మ ముందు స్నానం చేసినట్టుగా గంగాళంలో అతను శుద్ధీకరించబడుతుంటాడు. ఆ గంగాళము బాప్తిస్మానికి సూచన అలాగున ఆ గొర్రె నిర్దోషమైన పశువులంత విశ్వాసం ఉంచి ఆ పశువు నా కొరకు కదా చనిపోయింది అనే విశ్వాసంతో ఆ రక్తాన్ని అక్కడ కాడు చేతులు శుద్ధీకరించుకొని యాజకుడు లోపల ప్రవేశిస్తాడంటే క్రీస్తు సంఘంలో ప్రవేశిస్తాడని అర్థం. అది క్రీస్తు సంఘంలో ప్రవేశించకపోతే దేవుని అంత విశ్వాసం ఉంచిన వాడు కాడనే అర్థం. ఇంక వేరే అర్థం లేదు. క్వేరస్వంలో ప్రవేశించి ఏ మత శాఖలో కెడిన వాడైనా విశ్వాసం లేని వాడే వాడే ఏది చెప్పదు. ఏది చెప్పదు. నీకు ఎంత కొమ్ములు తిరిగినా ఎంత కుమ్మరం తిరగచ్చు. లేకపోతే జనానికి లక్షల మంది కోట్ల మంది నువ్వు ఆకర్షించే మహనీయుడు కావచ్చు. ఈ సిస్టమ్ని తప్పిపోతే ఎవడు అంగీకరించబడ్డాడు. ఇది పరిస్థితి. అందువలన ఏం జరిగిందంటే ఇన్నోసెంట్ అంటే నిర్దోషమైన పశువు అందు విశ్వాసమించిన వ్యక్తి యాజకుడు గంగాళ దగ్గర కళ్ళకక్షేత్రం కడుక్కొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు, మందిరంలో ప్రవేశిస్తాడు, డేరాలో ప్రవేశిస్తాడు. నేడు ఇది ఛాయ, నిజ స్వరూపం కాదు. హెబ్రీలకు 10వ అధ్యాయం 1వ వచనంలో ధర్మశాస్త్రము రాబోచిన మేళలో చేయగలమే కానీ ఆ వస్తువు యొక్క స్వరూపణం కలిగింది కాదు అని చెప్పేసి ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము మనకంతా సంబంధించింది. మన సంబంధించిన ఈ నిజస్వరూపంలో ఏం జరుగుతుందంటే కృష్ణుడు శివ మీద విశ్వాసం నీకుందా? ఉంది. ఉంటే పాప విషయమే చనిపోవాలి కదా. పాప విషయమే చనిపోకుండా కృష్ణుభునందరి విశ్వాసం అని చెప్పితే అంగీకరించబడే కార్యక్రమం కాదు. అలాగూ పాప విషయమే చనిపోయిన వాడు అంటే ప్రాచీన పురుషుని చంపివేసిన వాడు. ప్రాచీన పురుషుడు చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం, ఆ గంగాళం అనేది సమాధి కార్యక్రమం, బాప్తిసం సూచించేది కాబట్టి సమాధి జరిగితే, సమాధి అయిపోయిన తర్వాత నూతన జీవం పొంది లేచి లేచిన వాడు లోపలికి ప్రవేశించి యాజకుడైన లోపలికి ప్రవేశిస్తాడు. ఇది సిస్టమ్. అది కృష్ణుడు శరీరమైన సంఘంలో మాత్రమే అంగీకరించబడి దేవుడి సంకల్పం మద్దట్లో ఏ భక్తుడు ఏ భక్తి అంగీకరించబడే ప్రసక్తే లేదు. వాస్తవాన్ని పరలోకం నుంచి ఎందుకు వచ్చిన దేవదూత అయినా అంగీకరించబడే ప్రసక్తిలే. నువ్వు ఎవరి మీద అంగీకరించబడదు పరిస్థితి అది. ఇక్కడ ప్రవేశించిన తర్వాత లోపలికి వచ్చిన వాడు ఈ వెలుగులో మాత్రమే నడవాలా. ఆ వెలుగు వాస్తవానికి ఒరిజినల్గా పరిశుద్ధాత్మ సూచన, నీ దీపస్తంభం పరిశుద్ధాత్మ సూచన, కానీ నేడు అపోసుల బోధకు సూచనగా మనం అనుభవిస్తున్నాము వాడుతున్నాము. అపోసుల బోధకు భిన్నమైన అభిప్రాయం కూడా అంగీకరించబడదు, లోపల అంగీకరించబడుతుంది. అపోసుల బోధకు అనుకూలమైనదా మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అందువల్ల మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొకటి. మేమైనను పరలోకంలో వచ్చిన ఉదవతేను మీకు ప్రకటించడం శాపంలో వస్తున్నాను కాదని చెప్పేశాడు. శాపంతో కొట్టేశాడు వాడిని. కాబట్టి అపోసుల బోధ కాకుండా వేరే చేసేవాడు శాపగ్రస్తుడు, కొట్టేసి ఒకటి పడేశాడు. స్థలం లేదు వాస్తవానికి. పరిస్థితి ఇలాంటిది కంటిన్యూ. అందువల్ల పరిశుద్ధాత్మ దీపస్తంభాన్ని సూచనగా ఉండి ఉండమన్నమాట. వాస్తవమైన సమాచారం ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడని ప్రభువు యేసు మాట్లాడిన సమాచారం దీనికి సంబంధించిన. అప్పుడు ఏం జరుగుతుందంటే వీరు మాత్రమే సమకూపు రొట్టెలో పాల్పించుకుంటుండి యాజకులు సమకూపు రొట్టెలో పాల్పించుకుంటారు. వెలుగులో జీవితం జీవిస్తారు. వెలుగులో జీవితం జీవిస్తారంటే శరీరంలో నడవరు అన్నమాట. పాప జీవితానికి దూరంగా ఉంటారు. పాప పాప విషయమే చనిపోయిన వారు కనుక పాప జీవితం విషయం దూరంగా ఉంటే దేవుని మందిరంలో ఉండటానికి అవకాశం కలిగి ఉంటుంది. పాప జీవితం జీవించుతూ క్రీస్తులో ఉన్నానని చెప్పేది వాస్తవం కాదది. వాస్తవం కాదు. క్రీస్తులో ఉంటే పాప జీవితం జీవించకుండా ఉండాలి. దాని కొరకు ఆ వెలుగు నడవడం విశేషమైన సమాచారం. ఆ తర్వాత ప్రార్థన చేయటం. ప్రార్థన చేయడానికి కూర్చొని క్లియర్ ఇన్స్ట్రక్షన్ మనకు తెలిసిన ఏ కొత్త ఏమి లేదు. వాస్తవానికి ఎవడంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి ఎవడంటే ప్రార్థన చేయడానికి ఈ ధూపం వేయటం అనేది ప్రార్థన చేయడానికి సూచనగా చెప్పబడింది పాత నిబంధనలో 141వ కీర్తన 2వ వచనం రాబడింది. 141వ కీర్తన 2వ వచనం అది సంగతి. నా ప్రార్థన ధూపము వలను చేతులతో సాయంకాలం నైవేద్యం వలన దృష్టికి అంగీకారం పడుతుంది కాక. కాబట్టి ప్రార్థన ధూపం లాంటిది. పాత నిబంధనలో యాజకుడు వేసే ధూపము ప్రార్థన లాంటిది. కొత్త నిబంధనలు చేసే ప్రార్థన లాంటిది. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే దేవుని మందిరంలో ధూపం వేయటానికి పాత నిబంధనలో ఉండే రాజుకు పర్మిషన్ లేదు. రాజు దైవాభిషిక్తుడు, దావీదు వంశీయుడు, దేవుని చేత దేవుని సమకులో అంగీకారం పొందినవాడు. అంగీకారం పొందినవాడు సింహాసనం మీద కూర్చుంటానికి అంగీకరించబడిన వాడే కానీ మందిరంలోకి వచ్చి ధూపం వేయడానికి అంగీకరించబడేవాడు కాదు. దానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన కార్యక్రమం మనందరికీ తెలిసిందే. రెండవ దినవృత్తాంతములు 26:16 చదువుతాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా బలవంతులైన యెహోవా యాజకుడు 80 అతన్ని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుడు పని కాదు. పరిశుద్ధ స్థలం ఎవడంటే వాడు ధూపం వేయటానికి వెళ్ళలేదు. నువ్వు రాజువో రంగపో అది వేరే సమాచారం తీసుకుపడే అభిషిక్తుడే కావచ్చు, కానీ ధూపం వేసేందుకు అనుమతి మాత్రం పొందే కార్యక్రమం కాదు. దేవుని మందిరంలో షరతులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. వాటిని గౌరవించే పోతే శాపగ్రస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉజ్జియా ఏం చేశాడు అంటే తెగించి దైవ నియమాన్ని వ్యతిరేకించి తన సింహాసనం మీద కూర్చున్న వాడిని దాని నుంచి దిగి దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేవుని మందిరం ఎప్పుడు ప్రవేశించాడో దేవుని మందిరంలో రాజులు పుట్టే స్థలం నడుకుంది. యాజకులు ధర్మం యాజకులు ఆరాధన క్రమం నడిపిస్తుండగా రాజులు దాంతో ఏకీభవించి ఆరాధించవచ్చు. అంతవరకు పర్మిషన్ ఓకే, నో ప్రాబ్లం. అతను ఆరాధనకు వచ్చినవాడైతే తానేం చేయకుండా యాజకుల చేత కార్యక్రమాలు జరిగించి వాటితో ఏకీభవించి తన కార్యక్రమాన్ని కొనసాగించాలి. 29:20 చదువుతాం. రాజైన ఉజ్జియా కాదు, హిజ్కియా కరెక్ట్. మందిరం పోయాడు దేనికి? రాజ్యం కొరకును, ధూపం పెట్టడానికి కోసం కాదు, రాజ్యం కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును, పాప పరిహారార్థ పని చేతికి 7 7 గొర్రెలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంటారు కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించింది. తాను తెగించలేదా? అహరోను సంతతి వారికి యాజకులకు అప్పగించాడా? పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించేది. ఆ ప్రకారము వారు కొట్టెలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బట్టి బలిపీఠం మీద ప్రోక్షించేది. గొర్రెపిల్లను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించేది. పాప పరిహారత బలికై రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేల్ అందరి కొరకు దహన బలియు పాప పరిహారత బలి అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉంటారు కనుక ఇస్రాయేలీ అందరి నిమిత్తము ప్రాయచిత్తం చేయటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారత బలి అర్పించేది. మరియు దావీదుకు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవులను ఏర్పాటు చేశాడు. అర్పించడని తర్పణ ఆరంభమవుతోను వదులుతోను వాంచుతోను యెహోవాకు స్తుతి గానం ఆరంభమైంది. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండెను, గొర్రెలు ఊదువారు నాదము చేయుచుండెను, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు దంతి జరుగుచుండెను. వారు అర్పించిన ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వచ్చి ఆరాధించారు. ఇంకేం చేయలేదు, దుబ్బ వేయడానికో గేప వేయడానికో వెళ్ళదా. రాజు యొక్క స్థానాన్ని నిలబెట్టుకున్నాడు, రాజు గౌరవాన్ని అది కాపాడుకున్నాడు. అది దేవుని మందిరం రాజుగారు చేసిన కార్యక్రమం. కానీ ఆ రాజు ఏం చేశాడంటే ఉజ్జియ దూపం పెట్టి మీద తానే దూపం ఆడడానికి పూనుకున్నాడు చేయకూడదు. కాబట్టి ఎప్పుడైతే చేయటానికి పూనుకున్నాడో మనుషులు కుష్ఠరాగంతో బొత్తపడ్డాడు. కుష్ఠరోగం వంటనే వచ్చే రోగం కాదండి, కాలక్రమంలో వచ్చే రోగం. కానప్పుడే అది ప్రారంభమై కింద దిగేసింది. అప్పుడు ఒకసారి కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు మధ్యలో అతనికి అర్థమైపోయింది, దాన్ని బయటికి వెళ్ళడానికి కొంత కూడా వెళ్ళిపోయాడు. అందువలన వాస్తవం ఏం జరగాలంటే ధూపం వేసే కార్యక్రమం రాజు కూడా చేయకూడదు. ఇస్రాయేల్ రాజు, యూదా రాజు, దేవుని అభిషిక్తుడు, దావీ సంతతి వాడు ఆయన చేయకూడదు. అలాగని రోజున ప్రార్థన ఎవడంటే వాడు చేయకూడదు. కొత్త నిబంధనలో చేయకూడదని కండిగా దేవుడు కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్ మీరేమనుకో, దేవుని మందిరం ప్రార్థన చేయడం ప్రారంభించేవనుకో అయిపోయేవన్నమాటే అందువల్ల ఈ నిషి నుంచి లైసెన్స్ తీసుకునే కార్యక్రమం కాదు. ఇది లైసెన్స్ తీసుకునే కార్యక్రమం జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవుని మందిరం అది, దానికి కట్టడాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. మొదటి తిమోతి 2:8 రాబడి ఉంది. కావున ప్రతిష్టల బంధను పురుషులు కోపమును, కాబట్టి పురుషులు ప్రార్థన ప్రతిష్టలు పురుషులు ప్రార్థన చేయాలా? కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి చేయవాలని కోరుచున్నారు. అది సమాచారం. ఎవడు ప్రార్థన చేయాలి? పురుషులు చేయాలి కాదు, పురుషులు కేవలం పురుషులు మాత్రం కాదు, పాపం లేని పురుషుడు, అనుమానం లేని పురుషుడు. ప్రార్థన చేస్తే ఉదయం జరుగుతో జరుగుతో అని అనుమానించేవాడు పురుషుడు కాదు, క్వాలిఫైడ్ కాదు. అపవిత్రమైన జీవితం జీవించేవాడు ప్రార్థన చేయకూడదు. అపవిత్రమైన చేతులు ప్రార్థన చేసేవాడు అపవిత్రమైన చేతులు కలిగిన వాడు. పవిత్రమైన చేతులు అయితే ప్రార్థన చేయాలంటే అపవిత్రమైన జీవితం జీవించేవాడు ప్రార్థన చేయకూడదు. కాబట్టి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి అంటే ఏమనుకున్నా నీ ఉద్దేశం నాకు తెలియదు. ప్రత్యేకమైన ప్రతి స్థలంలో పురుషుడు చేయాలా? పాపం లేని వాడు చేయాలా? అనుమానం లేని వాడు చేయాలా? పవిత్రమైన అపవిత్రమైన జీవితం లేని వాడు చేయాలా? అలాంటి వాడైతే ప్రార్థన చేయడానికి అరుకుంటే దేవుని మందిరంలో విష్ణు సంఘంలో పరిస్థితి ఇది. లేకపోతే రాజుగారు చేసినా కూడా ఉజ్జియా చేస్తే ఎలాగ కుష్ఠరోగంతో మత్తి మత్తబడ్డాడు, అలాగే ఎవడైనా ఇక్కడ ఈ 4 కండిషన్ లేకుండా ఏదైనా దాడి చేశాడు అనుకో అయిపోయాడు అన్నమాట, శాపగ్రస్తుడు అయిపోతాడు. జాతి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మందిరం కాబట్టి ఇది ఛాయాచిత్రంలో ఎలా కట్టడం జరిగితే మరి నిజస్వరూపం జరుగుతుంది అనే సంగతి మనకు తేటగా తేలాల్సిన అవసరం ఉంది. తొందరపడే కార్యక్రమం జరుగుతుంది. అందుకని ఏం చేశాడంటే నేను వారి మధ్యలో నివసించడానికి ఒక మందిర స్థలం మందిరం కట్టండి అన్నాడు. నేను చూపించిన రూపంగా కట్టండి, నేను చెప్పిన పరికరాలు పెట్టండి, నేను కోరుకున్న విధానంగా జరిగించండి. అది మందిరం యొక్క విశేషమైన సమాచారం. అలాగనే ఈ రోజున కృష్ణుడు సంఘానికి సంబంధించి ఆయన నమూనా వేసి పెట్టాడు. ఇది కృష్ణుడు సంఘం అంటారు. కాబట్టి ఆయన నమూనా వేసి చూపించింది ఏదో పరమతండ్రి కనిపించితే మనకు దినవించాడంటే ఆ రోజున మనకి అనిపించిన నమూనా ఎలాంటిదో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వరకు మీ టైము ఉందా? నాకు ఆల్రెడీ టైం ఉన్న 20 కన్సెషన్ ఇచ్చారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు ఆలోచించాను. అందువల్ల ఏం జరుగుతుందంటే దేవుని మందిరంలో అపోస్తలుడు పౌలు తిమోతికి మసి రాసినప్పుడు ఏం చెప్పాడు ఆయన, దేవుని మందిరంలో అనగా జమల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలా అన్నాడు. ఎలాగంటే అలా ప్రవర్తించేది మందిరం కాదు ఇది. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో 14వ వచనం, శీఘ్రముగా మీ ఎద్దకు వద్దని నిరీక్షించుతున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరంలో అనగా దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో అంతేకాదు అధ్యాత్మికత జనులు మాత్రమే కాదు నీవు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలా. ఏ సువార్తికుడా నీవు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలా. అంతే నీకు తెలియటం మాత్రమే కాదు నీతో కూడా ఉన్న జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. ఇది పరిస్థితి జాగ్రత్త అంటే ఎలాగంటే అలా జరిగించే కార్యక్రమాలు కాదు ఇవి. ఎవడి ఇష్టం నెరవేర్చుకోవడానికి అనుకూలమైన జరిగించే కార్యక్రమం కాదు క్రీస్తు సంఘం అంటే. శీఘ్రముగా వస్తాను అనుకుంటున్నాను ఆయన, ఆలస్యమేటట్టు ఉంది ఇక్కడ. ఆలస్యం చేశానంటే దేవుని మందిరంలో అంటే క్రీస్తు సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి నీకు తెలియాలా, నీవు ఎలా ప్రవర్తించాలి నీకు తెలియాలి. నీవు ఎలా ప్రవర్తించాలి నీకు తెలియకుండా ఇతరులకు బోధించే వారికే మిగిలిపోయావనుకో అయిపోయావన్నమాట. కాబట్టి ఇది మామూలు సిస్టమ్ కాదు, ఇది మామూలు సిస్టమ్ కాదు. క్రీస్తు సంఘం ఆయన స్వరత్నంతో సంపాదించుకున్న మనుషులకు ఆ కార్యక్రమం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నమూనా ఇచ్చాడు, ప్రత్యేకించి నమూనా ప్రకారమే కార్యాలు జరిగించాల్సిన అవసరం ఉంది. మొదటి కొరింతి 3వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదువుతాం. మొదటి కొరింతి 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎవరు ఆలయం? ఎవరు? మీరు మనుషులు, క్రీస్తు సంఘం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఇదిగో దేవుని ఆత్మ నివాసం సూచన, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగారా. దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. దాన్ని సిద్ధపడి ఉండు. నువ్వు పాడవడానికి సిద్ధపడి ఉంటే దేవుని ఆలయాన్ని పాడు చేయి, లేకపోతే నువ్వు జాగ్రత్త పరచుకో. ఇది పరిస్థితి. మీరు దేవుని ఆలయం, దేవునాత్మ మీలో నివాసం చేస్తున్నాడు. దేవునాత్మ మీలో నివసిస్తున్నాడు అంటే అది ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాదు. ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది సంఘంలో. దేవుని పరిశుద్ధాత్మ నివసించే విధానం ఉంది సంఘంలో. దేవుని పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు మానవ అంతరంగంలో, పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. రెండుకి వ్యత్యాసం ఉంది. ఇది తెలియాలి, వ్యత్యాసం తెలియాలి. మీరు దేవుని ఆలయం అని అనగా నేను దేవుని ఆలయం అని అంటాం కాదు. ఇది ఇదిగా దేవుని ఆలయం, దేవుని ఆలయం అయి ఉన్నారని చెప్పింది సంఘాన్ని గురించి, నీ వ్యక్తిగతమైన జీవితానికి, నీ బాడీని గురించిగా. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు అడుగుదా. క్రీస్తు సంఘంలో దేవుని ఆత్మ నివాసం చేస్తాడు తెలియాలి. దేవుని ఆలయంగా మీరు కట్టుబడితే పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తుంటాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 19వ వచనం, మీలో రాబడి మీరు జాగ్రత్త గురించి పెట్టుకోండి. మీరు నిజంగా దేవుని ఆలయం అయితే కట్టుబడే తీరు గురించి మాట్లాడాడు. ప్రత్యేక కట్టుబడే తీరు ఎలాగంటే భేదరహితమైన సమాజం, అది కట్టుబడే తీరు. ఏ రకమైన భేదాలు మనసులో ఉన్నా, ప్రతి పలుకుతున్నా సమస్య ఉంటుంది అన్నమాట. అక్కడ వస్తుందని సమాచారం ఆ చదివేసాయి 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశం అయ్యుండక ఏకపట్టణస్తులను ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మొదలయ్యి ఉండగా పునాదులు కట్టుబడుతున్నారు సగం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఓహో ప్రభువునందు పరిశుద్ధమైన ఆలయం, దేవుని పరిశుద్ధ ఆలయం కాబట్టి పొందుతుంది. ఎవరు అంటే సంఘం అమాదంగా చదువు. మీరు కూడా ఆత్మమూలముగా దేవుడి నివాస స్థలమై కట్టబడి ఉన్నారు. ఆత్మ మూలంగా దేవుడి నివాస స్థలం ఉంటుంది, కట్టబడుతుంది. ఇది నీ గురించి కాదు, సంఘాన్ని గురించి సమాచారం. నీ గురించి అని చెప్పాడు అంటే నిన్ను గురించి వేరుగా చెప్పాడు. మొదటి గురించి 6వ అధ్యాయం ఇది నిన్ను గురించి అని చెప్పిన సమాచారం. వ్యక్తిగా నిన్ను గురించి, సంఘంగా ప్రభు మందిరాన్ని గురించి వేరువేరుగా మాట్లాడిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీరు గ్రంథం చదివేటప్పుడు ఇది సంఘానికి సంబంధించిందా, వ్యక్తికి సంబంధించిందా అనే తేడా మీకు తెలియకపోతే ఏం చేస్తుంటారంటే, కుక్కని గాడిదని కలిపి దున్ని దున్నట్టుంటుంది. పొలం దున్నడానికి వెళ్ళాడు, దున్నడానికి ఎద్దులు సకాలం రాలేదు. ఒక పక్కన కుక్కని కట్టాడు, ఒక పక్కన గాడిదని కట్టాడు. దున్నున్నాడు అనుకో, ఎట్టుంటుందో నువ్వు గ్రంథాన్ని ఇటు తీసి అటు అటు తీసి తిప్పితే వచ్చిన గొడవ అట్టుంటుంది. గుర్తుపెట్టుకో, అలా చేయడానికి అనుమతి లేదు వాస్తవానికి. కాబట్టి మొదటి కొరింది 6వ అధ్యాయం 19వ వచనం రాబడింది. ఇది మీ దేహము, నీ గురించి మీరు కాదు, మీ దేహము, వ్యక్తిగతమైన దేహం ఇది. ఇది ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని దీనికి సంబంధించండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఓహో మీరు పరిశుద్ధాత్మ అన్నాడు. ఆ సంగతి అరగరా, మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక శరీరంలో దేవుని మహిమపరచండి. ఇది మానవ దేహాన్ని గురించి మాట్లాడిన సమాచారం, సంఘాన్ని గురించి మాట్లాడింది కాదు. ఈ వ్యత్యాసం తెలియక ఏం చేస్తుంటారండి, ఏది పడుతుంది చోటుకు వచ్చినట్టు మాట్లాడే కప్పులు చెప్పే మనుషులు బయలుదేరింది అంటున్నాం. అందరూ గుర్తుపెట్టుకుంటున్నాం అవసరం. ఇది మీ దేహము మీరు కాదు, మీరు అంటే సంఘం, మీ దేహం అంటే మీ మట్టాడు మట్టాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైందో మీరు అడగదా. మొదటి కొరింది, 2వ కొరింది క్షమించండి, 2వ కొరింది 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. ఆయన మనకు ముద్ర వేసి 21 కూడా చదువునా, 21-22 మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువు అనుగ్రహించాడు. హృదయంలో అనుగ్రహించబడిన సంచకరువు ఆత్మ మన హృదయములలో వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితంలో. ఎఫెసీ 1వ అధ్యాయం 13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వాసం ఉంచి ఆత్మ ఎక్కడికి వచ్చాడు, హృదయంలోనికి వచ్చాడు. దేవుని కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగుతాము. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువు ఉన్నాడు. సంచికరువు కంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నమాట మన ఎక్స్లో చెప్పారు మీకు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచి, దేవుని సొత్తులో నీకు వాటా ఉంది అని చెప్పడానికి నీ వ్యక్తిగతమైన నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు గ్యారంటీగా ఉన్నాడు, సంచికరువుగా గ్యారంటీగా ఉన్నాడు. ఇది దేహంలో నివసించే పరిశుద్ధాత్మను గురించిన సమాచారం. ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనంలో 4వ అధ్యాయం 30వ వచనం చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటిదాకా విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ముద్రగా పరిశుద్ధాత్మ నీ హృదయముల్లో నువ్వు దేవునికి సంబంధించిన వాడవని, నీకు సొత్తు ఉందని చెప్పడానికి పరిశుద్ధాత్మ ఇండివెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్స్ అని కార్యక్రమం జరిపిస్తాడు. నీలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని ప్రతినిధిగా, సంఘంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని ప్రతినిధిగా, సంఘంలో నివసించే దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి మీరు జాగ్రత్తగా దేనికి దానికి విడదీసి సంగతులు చూడాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అనంత దేవుడు ఏం చేశాడు అంటే, పరిశుద్ధాత్మకు సూచనగా వెలుగు, ఈ వెలుగులో ప్రజలు నడిచేదానికి ఉద్దేశించబడిన వారండి. యాజకులు సొంత అభిప్రాయాల చేత నడవకూడదు. ఎవడో మనం చెప్పిన మాటలను అనుసరించి నడవకూడదు. ఎవరో అధికారం చొప్పున చలామణి అయ్యేవాడు ప్రకారం పోకూడదు. గ్రంథం తెలియజేసింది, గ్రంథం ప్రకారమే కార్యక్రమాలు జరిగించాలి, పరిశుద్ధాత్మ వారిని కార్యక్రమం జరిగించాలి. అది ఉద్దేశించబడిన కార్యక్రమం. కాబట్టి దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని సంఘంలో జనుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి నాయన. తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. వ్యక్తిగా నీకు తెలియాలి, సంఘంగా జనులకు తెలియాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. కాబట్టి ప్రజలు ఎలా ప్రవర్తించాలో స్వార్థ తెలిస్తే అనుకోవాలి, మీరు ఇలా నడవండి, అలా నడవండి, ఇలా నడవండి, ఇలా నడవండి అని చెప్పడానికి అంతగా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఉత్తర ప్రదేశ్లో జరిగిన కార్యక్రమం ఉంది, శీఘ్రంగా వస్తా. ఆలస్యమైందంటే కంగారు పడుకోండి, మాటలు తీసుకో. దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని సంఘంలో నీవెలా ప్రవర్తించాలో నీకు తెలియాలా, నీతో ఉన్న జనుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. కారణం ఏమంటే నువ్వు రక్షించబడాలి, నీ బోధ వినే వారు కూడా రక్షించబడాలి. రెండు కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి మొదటిది మొదటి 4:16 వచనంలో ఈ సమాచారం ఇవ్వండి. మొదటి మొదటి 4:16 నీవును నిన్ను గూర్చి బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, నిలకడగా ఉండు, ఎలాగూ చేసి నిన్ను నీ బోధ విన్న వాళ్ళని కూడా రక్షించుకుంటావు అని మాట్లాడి తెలియజేశాడు పరిస్థితి. అందువల్ల నువ్వు రక్షించబడాలి, నీ బోధ విన్న వారు కూడా రక్షించబడాలి. కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి, నీ బోధ విన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో వారికి తెలియాలి, తెలియజేయడం నీకు ఆ కార్యం చెప్పాను సమాచారం. ఇది పరిస్థితి. కాబట్టి వాస్తవానికి ఇది క్రీస్తు సంఘాన్ని గతంలో సూచించే కార్యక్రమం. దేవుడు యాజకులు ఇక్కడ లోపలికి ప్రవేశించేవాడు యాజకులు మాత్రమే, యాజకులు కానీ ఎవడు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా ప్రవేశించిన ఉజ్జియ సైతము దెబ్బతిన్నాడు. అలా కాకుండా యాజకుడు దేవుని నియమం ప్రకారం కార్యక్రమం కొనసాగించాలి. దేవుని గ్రంథం లేకపోతే పరిశుద్ధాత్మ వారి దీపంగా ఉంటాడు, వారు సమకు రెట్లు భోజనం చేస్తుంటారు. కాబట్టి రక్తమందు విశ్వాసంతో కాడు కడుక్కొని లోపల ప్రవేశించేవారు మళ్ళీ నిస్సహవాసం చేస్తుంటారు. కాబట్టి అపోస్తల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విడిచిటి ఎందు, ప్రార్థన చేయటం ఎందు ఎడదై ఉండి కానీ మొదటి సంఘటన సమాచారం అండి. అయితే ఒక మాట మాట ఏంటంటే, ప్రభు యేసు కల్వరి శిలువ ఎక్కిన రోజున ఏం జరిగిందంటే, ఇక్కడ తెల్లకుండా తిరిగిపోయింది. తెల్లకుండా అయితే కాబట్టి క్రైస్తవులకు మధ్యలో తెర ఉండదు దేవునితో సహవాసంలో. అందువల్ల మొదటి యోహాను పత్రిక 1:5 ఏం చెప్పాడంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని చీకటి అంత మాత్రమే. దేవునితో సహవాసం కలిగి ఉన్న వారు మన చీకటి అడగకూడదు అన్నమాట ఉద్దేశించింది కరెక్ట్. కాబట్టి క్రైస్తవులు పాపంలో జీవించడానికి వీలు లేదు అని చెప్పడానికి ఉద్దేశించి కూడా కరెక్ట్. క్రైస్తవులకు దేవునికి మధ్యలో గీత లేదు, అడ్డు లేదు. పాత నిబంధన యాజకులకు దేవునికి మధ్యలో తెరుంది. దేవుడు వారు ఏ పరస్పరంగా పొరుగు వారికి ఉండాలి. దేవుడు వీరికి పొరుగువాడు, వాళ్ళు దేవునికి పొరుగువాడు. కానీ ఇప్పుడు పొరుగువాళ్ళం కాదు. ఇప్పుడు మనం సహవాసం ఏకమైన వారు. ఈ సహవాసం ఏకమైన దాన్ని క్రీస్తు శిలువలో కొట్టేయడం జరిగిందన్నమాట. పిల్లి తీతి పత్రికలో అంశమించండి, కొలసీలకు రాసిన పత్రికలో ఏం జరిగిందంటే, లేదు మనం క్షమించండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభు యేసు దేవుని సమకాలిక ప్రవేశించడం విశేషమైన కార్యక్రమం జరిగింది. చదివేస్తాం తర్వాత 20 వచనం చూస్తామంటారా ఒకసారి. క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమన అనగా నూతనమైంది. ఎన్నో వచ్చిన 19వ వచనం చదా. మార్గమన నూతనమైనది, జీవం కలది, శరీరం తెరద్వారం, అలాగే శరీరమైన తెర ద్వారా ఏర్పడిపోయే మార్గమన రక్తం వలన పరిశుద్ధ స్థానంలో ప్రవేశించడం మనకు ధైర్యం కలిగింది కనుక. యాజకుడు నాడు కనుక దేవుడు సంతానం ప్రవేశం చేస్తామని చెప్పి అడ్డు లేదు. ఇక మీద అడ్డు లేదు. కృష్ణ శిలువ రక్తం ఏం చేసిందంటే దారిని ప్రత్యేకించి దేవుని సమకానికి నేరుగెళ్ళడానికి అవకాశం కల్పించేసింది. దేవుడు మనకు పొరుగుబడి కాదు. దేవుడు మనకు సహవాసి. మేము ఆయన వల్లమైనా మీకు ప్రకటించబడుతున్నాను. దేవుడు వెలుగైన ఆయనలో చీకటి అంత మాత్రం లేదు. ఆయనతో సహవాసం కలిగిన వారు అని చెప్పుకుంటూ సహవాసి దేవుడు మనకి పొరుగుబడి కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే దేవుని సమకానికి నేరుగెళ్ళడానికి ధైర్యం కలిగించాడు. తెర చించిపోయబడింది పాత నిబంధనలో. కాబట్టి పరుంటే మధ్యలో అడ్డుకోవడం ఉండేది. కాబట్టి తెర లేకుండా విశేషమైన సమయం దేవుడి సమకానికి వెళ్ళే రహదారిని ఏర్పాటు చేయండి. క్రిస్మశిలో మార్గం చేసిన కార్యక్రమం. కాబట్టి దేవుడి సమకానికి మనం ధైర్యంగా వెళ్ళి ఉపాసనాథకి వెళ్ళి నాయన తండ్రి అని మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. అయితే మనం ఒక టార్గెట్ ఉంది. ప్రతి వారి అవకాశాన్ని సద్వినియోగం చూసుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతంగా కార్యాలు జరిగిస్తుంటాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతుంటాయి. దేవునికి అంగీకారం మన జీవితంలో ఉంటాయి. ఆయన మనం సేవించి ప్రేమించి సేవించుతుంటే మన జీవితంలో ఆశ్చర్యమైన అనేకమైన కార్యక్రమాలు చూడడానికి అవకాశం కలిగించుంటాడు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెరుండేది తెరలేదు. దేవుడు క్రీస్తు మన కొరకు ప్రదర్శించిన మార్గం నూతనమైంది, జీవం కలిపి అది శరీరమైన తెలతో ఏర్పడిపోయింది మాట. దేవుడు సమక నిర్మించుకోవడానికి చేసే ఈ కార్యక్రమాన్ని మనం గుర్తుపెట్టుకొని పరిశుద్ధ జీవితం జీవించాలని క్రీస్తు మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం.